వయస్సు ఇది ఆశ తీరనిది పాల పరువమిది తోడుకోరినది లేడే పాడలి పల్లవి లేదు లేదే కుర్ర వయస్సు ఇది ఆశ తీరనిది పాల పరువమిది తోడుకోరినది ఆశ తీరనిది పాల పరువమిది తోడుకోరినది రేడే పాడని పల్లవి లేదు రేపే కుర్ర వయస్సు ఇది ఆశ తీరనిది పాల పరువమిది తోడుకోరినది ఆశ తీరనిది పాల పరువమిది తోడుకోరినది నేడే పాడలి పల్లవి లేదు రేపే రమ్మ రమ్మ కుర్ర వయస్సు ఇది ఆశ తీరనిది పాల పరువమిది తోడుకోరినది